నీకోసమే పెరిగింది నీకోసమే సమొచ్చిందేమో నీ కోసమే వేచి ఉన్నా నీ కోసం లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటా నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా మరదలు పిల్ల మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే మరదలు పిల్ల ముత్తుల బొమ్ముడవుతా నేను పుట్టిందేమో నీ కోసమే పెరిగింది నీ కోసమే ఆ